ಚಿಂತೆನೆ ನವ ವಸಂತ ಗಾನಮುದೋ ನೀವು ನಟನ ಸೇಜಗನೆ ಮನಸ್ಸು ಪರಿಮಳಿಂಚನೆ ತನು ಪರವಸಿಂಚನೆ ನವ ವಸಂತ ರಾಗಮುದೋ ನೀವು ಚಿಂತ ನಿಲುವಗನೆ ಮನಸ್ಸು ಪರಿಮಳಿಂಚನೆ ತನು ಪರವಸಿಂಚನೆ నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా నీకు నాకు స్వాగతమనగా కోయిలమ్మ కూయగా మనసు పరిమళించెను తను పరవశించెను నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెను తను పరవశించెను క్రొత్త పూల నెత్తాబులతో మత్తు గాలి వీచగా క్రొత్త పూల నెత్తాబులతో మత్తు గాలి వీచగా మనసు పరిమళించెని తను పరవశించెని తెలిమప్పులు కొండ కొనలపై హంసల వలె ఆడగా తెలిమప్పులు కొండ కొనలపై హంసల వలె ఆడగా రంగరంగ వైభవములతో ప్రకృతి విందు చేయగా మనసు పరిమళించెని తను పరవశించెని నవ వసంత రాగముతో నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెని తను పరవశించెని